48 తల్లి లేని జన్మ. శ్రీరాముడు గురుదేవ విపశ్చిద్రాజుగారు ఈ కథ ప్రారంభిస్తూ, ఈ ప్రపంచమంతా స్వప్న ప్రపంచం వంటిదే అన్నాడు. ఈ మాట మీరు కూడా చాలాసార్లు అన్నారు. స్వప్న ప్రపంచంలోని దేహాలకు జన్మస్థానం యోని అంటూ ఏదీ ఉండదు. కానీ ఈ జాగ్రత్ ప్రపంచంలోని శరీరాలన్నీ తల్లి కడుపులోంచే జన్మిస్తున్నాయి. వీటికో వంశవృక్షం ఉంది. మరి ఈ రాజు చెప్పే దోమకు తల్లి ఎవరూ ఉన్నట్లు లేదు. అంటే ఈ జాగ్రత్ ప్రపంచంలో కూడా కొన్ని శరీరాలు తల్లి లేకుండానే పుడతాయని ఒప్పుకోవాలంటారా? వశిష్ఠుడు రామ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరినుంచి చిన్న చీమదాకా సమస్త ప్రాణులకు కూడా రెండు రకాల జన్మ ఉంటుంది. ఒకటి బ్రహ్మమయ జన్మ, రెండు భ్రాంతిజన్యమైన జన్మ. పూర్వరూఢ జగద్భాంతి భూత తన్మాత్ర రంజనాత్ భూతానాం సంభవ ప్రోక్తో భాంతిజో దృశ్య సంగత నీ డొట్ ఉట్స 136 శ్లో 23 తా. ఈ జన్మకు పూర్వమే గట్టిగా నాటుకొని ఉన్న భ్రాంతి పరంపరల వల్ల పంచభూత తన్మాత్రలతో తాదాత్మయం ఏర్పడి దానివల్ల ఒక జీవి జన్మిస్తే ఆ జన్మ భ్రాంతిమయమైన జన్మ. ఈ జన్మలో దృశ్య సంపర్కం దృఢంగా ఉంటుంది. అభాతాయాం జగద్ధానం భూతభావ స్వయం భవన్ యస్స బ్రహ్మమేహ ప్రోక్త సంభవో నస యోనిజ నీ డొట్ వృత్స 136 శ్లో 24 తా. పరబ్రహ్మకు ప్రపంచ భ్రాంతి ఏమాత్రం అంటని దశలో, అంటే సృష్టికి పూర్వదశలో, ఆ బ్రహ్మ తన సంకల్ప బలంచేత తనే పంచభూతాలుగా వివర్తం చెందుతుంది. ఆ రకమైన పంచభూత జన్మ బ్రహ్మమయ జన్మ. ఈ జన్మకు వేరే యోని తల్లి కడుపు ఉండదు. రామ, ప్రపంచంలో ఎన్ని జన్మలను పరిశీలించినా ఈ రెండు రకాల జన్మలే కనిపిస్తాయి. పూర్వభ్రాంతి వల్ల జన్మ కనిపిస్తే దానికి కారణమైన యోని నీకు స్పష్టంగా కనిపించినా కనిపించకపోయినా అది ఆయసర్ 93 యోనిజమైన జన్మే. ఆ దృష్టితో చూసినప్పుడు స్వప్నజన్మకి జాగృతిన్మకి భేదమేమీ లేదు. రెండూ మాయామయ జన్మలే, కనుక యోని జన్యాలైన జన్మలే. జాగ్రత్తన్మకు వంశపరంపర ఉంటుంది గదా అంటావేమో. ఆ పరంపర మహా అయితే చతుర్ముఖ బ్రహ్మదాకా పోతుంది. ఆ వెనకాల పరంపర ఏది? ఆయనకు తల్లి ఎవరు? ఆయన చేసిన మొట్టమొదటి సృష్టి మానస సృష్టి అయి ఉండాలి. కాని దాంపత్య సృష్టి కావడానికి వీలులేదు. అలాంటి మానస సృష్టిలో పుట్టిన సనక సనందనాథులు జాగ్రజీవులంటావా, స్వప్నజీవులంటావా? వారికి తల్లి లేనంత మాత్రాన వారిని స్వప్నజీవులని అనగలమా? కనుక వంశవృక్షాన్ని బట్టి జాగ్రత్ జన్మకు ప్రత్యేక స్థాయిని కల్పించలేం. అదీగాక ఒక్కొక్కసారి స్వప్నంలో కూడా ఇలాంటి వంశవృక్షం కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఆ జన్మ జాగ్రత్ జన్మ అనగలమా? కనుక ఈ దోమగారి వంశవృక్షాన్ని వదిలేసి పై కథ విందాం. ఈ విపశ్చిద్రాజుగారు చెప్పబోయే కథ నేనే చెబుతా, విను. దోమలకు రెండు రోజులే సామాన్య ఆయుర్దాయం. ఎంతటి మహారాక్షసుడు దోమగా పుట్టినా ఆ ఆయుర్దాయం పెరగదుగదా. మన దోమగారు ఓ రెండు రోజులపాటు మురికి గుంటల దగ్గర గడ్డి గుబుర్లలోనూ ఆనందంగా స్వేచ్ఛా విహారం చేశారు. రెండో రోజు చివరికి వస్తూ ఉండగా ఆ గడ్డి గుబుర్లలోనే ఆడుకుంటున్న లేడిపిల్ల ఒకటి దీని నెత్తిన కాలు వేసింది. మహాపర్వతంలాగా నెత్తిన పడబోతున్న ఆ లేడి గిట్టను చూస్తూ ఈ దోమ భయంతో వణికి పోతూ తప్పించుకోవాలని చూసింది. గాని సమయం చాలలేదు. గిట్ట నెత్తిన పడనే పడింది. దోమ పచ్చడైపోయింది. భయ తీవ్రత వల్ల లేడిని ఏకాగ్రంగా చూస్తూ మరణించి నందువల్ల పై జన్మలో ఆ దోమ ఒక జింకే పుట్టింది. ఈ జింకపిల్ల అడవిలో హాయిగా విహరిస్తూ కొంతకాలం గడిపింది. ఒకరోజున ఒక బోయవాడు బాణం వేసి దానిని కొట్టాడు. భయంచేత ఆ బోయవాడినే భావన చేస్తూ మరణించినందువల్ల ఆ లేడీ పై జన్మలో ఒక బోయవాడే పుట్టింది. ఆ బోయవాడి గూడేనికి దగ్గరలో ఒక మునిపల్లె ఉండేది. క్రమంగా ఆ ముని వాటికలో ఉండే ఒక మునితో ఈ బోయవాడికి స్నేహం కుదిరింది. ఆ ముని వీడికి వీలు చిక్కినప్పుడల్లా వైరాగ్యం గురించి, అహింస గురించి నూరుపోయడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ బోధ ఈ వ్యాధుడికి తలకెక్కింది. కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి ఒకరోజున ఆ బోయవాడు ముని దగ్గరకు వెళ్లి, హింసే సకల దుహఖాలకు మూలం అంటున్నారు గదా, ఏ దుహఖము లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. ఆ మునికి ఉత్సాహం పెరిగింది. ఆయన ఇతనికి సమదమాదుల అభ్యాసక్రమాన్ని, తత్వవిచారణ చేసే విధానాన్ని విపులంగా బోధించి, ఇక నుంచి నువ్వు నా ఆశ్రమంలోనే ఉండు, ఈ విల్లంబులు విసిరిపారేయి, ఆయాచితంగా ఏది దొరికితే అది తిను, సత్సాంగత్యంలో ఉండు అని బోధించారు.